అత ప్రథమాష్టకే సప్తమ ప్రశ్న ప్రారంభః ఏతద్బ్రాహ్మణాన్యేవ పంచ హవీగుంషి అథేంద్రాయ శునాసీరాయ పురోడాశం ద్వాదశ కపాలం గర్భపతి సంవత్సరో వా ఇంద్రాశునాసీరః సంవత్సరేణైవాస్మాన్నవరుంధే వాయవ్యం పయోభవతి వాయుర్వై వృష్ట్యై ప్రదాపయితా సదైవాస్మై వృష్టిం ప్రదాపయతి సౌర్యకేకకపాలో భవతి సూర్యేణ వా అముష్మిన్ లోకే వృష్టిర్ధృతా సదైవాస్మై వృష్టిం నియచ్చతి ద్వాదశగవగుంసైరం దక్షిణాసమృద్ధ్యై దేవాసురాః సంయత్తా ఆసన్ తే దేవా అగ్నిమబ్రువన్ త్వయా వీరేణాసురానభిభవామేతి సోబ్రవీత్ త్రేధాహమాత్మానం వికరిష్య ఇతి సత్రేధాత్మానం వ్యకురుత అగ్నిం తృతీయం రుద్రం తృతీయం వరుణం తృతీయం సోబ్రవీత్ కైలం తురీదమితి అహమితీంద్రోబ్రవీత్ సంతు సృజావః ఇతి తౌ సమసృజేతాం స ఇంద్రస్తురీయమభవత్ యదింద్రస్తురీయమభవత్ తదింద్రతురీయస్యేంద్రతురీయత్వం తతో వై దేవావ్యజయంత యదింద్రతురీయం నిరుప్యతే విజిత్యై వహినీధేనుర్దక్షిణా యద్వహినీ తేనాగ్నేయి యద్గౌః తేన రౌద్రీ యద్ధేనుః తేనైంద్రీ యత్స్త్రీ సతీ దాంతా తేన వారుణే సమధ్యై ప్రజాపతిర్యజ్ఞమసృజత తగం సృష్టగం రక్షాగస్య జిఘాగుంసన్ సయేతాః ప్రజాపతిరాత్మనో దేవతా నిరమిమీత తాభిర్వై సదిభ్యో రక్షాగుంసి ప్రాణుదత యత్పంచావత్తీయం జుహోతి దిగ్భ్యదేవ తద్యజమానో రక్షాగుంసి ప్రణుదతే సమూఢగుం రక్ష సందగ్ధగుం రక్షనిత్యాహ రక్షాగస్యేవ సందహతి అగ్నివై రక్షోగ్నే స్వాహేత్యాహ దేవతాభ్య ఏవ విజిజ్ఞానాభ్యో భాగధేయం కరోతి వృష్టివాహీరథో దక్షిణాసమృద్ధ్యై ఇంద్రో వృత్రగుం హత్వా అసురాన్ పరాభావ్య నముషిమాసురన్నాలభత తగుం శచ్యా గృహ్ణాత్ తౌ సమలభేతాం సోస్మాదభిషుమతరో భవత్ సోబ్రవీత్ సంధాగం సందధావహై అథ త్వావస్రక్ష్యామి నమాశుష్కేణనార్ద్రేణ హనః నదివాననక్తమితి సగేతమపాంఫే నమసించత్ నవా ఏష శుష్కో నార్ద్రోగ్యుష్కాసీర్ అనుదిత సూర్యః నవా ఏతద్దివాననక్తం తస్యేతస్మిల్లోకే అపాంఫేనేన శిర ఉదవర్తయత్ తదేనమన్వవర్తత మిత్రద్రుగితి సగేతానపామార్గానజనయత్ తానజుహోత్ తైర్వై స రక్షాగస్య పాహత యదపామార్గహోమో భవతి రక్షసామపహత్యై ఏకోల్ముకేన యంతి తద్ధి రక్షసాం భాగధేయం ఇమాం దిశయంతి ఏషా వై రక్షసాంద్యక్ స్వాయామేవ దిశి రక్షాగుంసిహంతి స్వకృతకిరణే జుహోతి ప్రదరే వా ఏతద్వై రక్షసామాయతనం స్వదేవాయతనే రక్షాగుంసిహంతి పర్ణమయేన శ్రువేణ జుహోతి బ్రహ్మ వై పర్ణః బ్రహ్మణైవ రక్షాగుంసిహంతి దేవస్య త్వా సవితుః ప్రసవనిత్యాః సవితుర్ప్రసూత ఏవ రక్షాగుంసిహంతి అతం రక్షోవధిష్మ రక్షనిత్యాః రక్షసాభిస్తృత్యై యద్వస్తే తద్దక్షిణా నిరవత్యై అప్రతీక్షమాయంతి రక్షసామందరిహిత్యై ధాత్రే పురోడాశం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరో వై ధాత సంవత్సరేణైవాస్మై ప్రజా ప్రజనయతి అన్వేవాస్మా అనుమతిర్మన్యతే రాతేరాకా ప్రసినీ బాలీ జనయతి ప్రజాస్వేవ ప్రజాతాసు ఉహ్వా వాచం దధాతి విషమౌగా భూదక్షిణా సమృద్ధే ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం గర్భపతి ఐంద్రా వైష్ణవమేకాదశకపాలం వైష్ణవంత్రికపాలం వీర్యం వా అగ్ని వీర్యమింద్ర వీర్యం విష్ణు ప్రజా ఏవ ప్రజాత వీర్యే ప్రతిష్టాపయతి తస్మా ప్రజా వీర్యావతే వామనర్షభో బహీ దక్షిణ యద్వహీ తేనాగ్నేయ యదృషభ తేనైంద్ర యద్వామన తేన వైష్ణవ సమృద్ధే అగ్నేశోమేయమేకాదశకపాలం గర్భవతి ఇంద్రాసోమేయమేకాదశకపాలం సౌమ్యంచరం సోమో వైరేతోధా అగ్నిః ప్రజానాం ప్రజనయిత వృద్ధానామింద్రః ప్రతాపయిత సోమ ఏవాస్మైరేతో దధాతి అగ్నిః ప్రజాం ప్రజనయతి వృద్ధామింద్రః ప్రయచ్ఛతి బభ్రుర్దక్షిణా సమృద్ధ్యై సోమాపౌష్ణం చరం నర్వపతి ఐంద్రాపౌష్ణం చరం సోమో వైరేతోధాః పూషా పశూనాం ప్రజనయిత వృద్ధానామింద్రః ప్రతాపయిత సోమ ఏవాస్మైరేతో దధాతి పూషా పశూన్ ప్రజనయతి వృద్ధానీంద్రః ప్రయచ్ఛతి ఔష్ణశ్చరుద్భవతి ఇదం వై పూషా అస్యామేవ ప్రతిష్ఠతి శ్యామో దక్షిణా సమృద్ధే బహువై పురుషో మేధ్యముపగచ్చతి వైశ్వానరం ద్వాదశకపాలం నర్వపతి సంవత్సరో వా అగర్వైశ్వానర సంవత్సరేణైవైనగ్యస్వదయతి హిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాత్యేవైనం బహువైరాజన్యోదృతం కరోతి ఉపజామ్యై హరతే జినాతి బ్రాహ్మణం వదత్యనృతం అనృతే ఖలు వై క్రియమాణే వరుణో గృహ్ణాది వారుణయ్యవమయం చరున్నర్వపతి వరుణపాశాదేవైనం ముంచతి అశ్వో దక్షిణా వారుణో హి దేవతయాశ్వస్సమృద్ధ్యై రత్నినామేతాని హవేగుంషి భవంతి ఏతే వై రాష్ట్రస్య ప్రదాతారః ఏతే వా దాతారః ఏవ రాష్ట్రస్య ప్రదాతారః ఏ వా దాతారః తదేవాస్మై రాష్ట్రం ప్రయచ్ఛంతే రాష్ట్రమేవ భవతి యత్సమాహృత్య నిర్వపేత్ అరగ్నినస్యః యథాయథం నిర్వపతిరగ్నిత్వాయ యత్సద్యో నిర్వపేత్ యావతీమేకేన హవిషాశిషమవరుంధే తావతీమవరుంధీత అన్వహన్ నిర్వపతి భూయసీమేవాశిషమవరుంధే భూయసో యజ్ఞక్రతోనుపైతే వారృహస్పత్యం చరం నర్వపతి బ్రహ్మణో గృహే ఉపత ఏవాస్మై బ్రహ్మ సగృశ్యతే అథో బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి శ్రీపృష్ఠో దక్షిణా సమృద్ధ్యై ఐంద్రమేకాదశకపాలకం రాజన్యస్య గృహే ఇంద్రియమేవావరుంధే ఋషభో దక్షిణా సమృద్ధ్యై ఆదిత్యం చరం మహిష్యే గృహే ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠతి ధేనుర్దక్షిణా సమృద్ధ్యై భగాయ చరం వా వాతాయై గృహే భగమేవాస్మిన్ దధాతి విచిత్తగర్భావష్ఠో హి దక్షిణా సమృద్ధ్యై నైరృతం చరం పరిభక్త్యై గృహే కృష్ణానాం రేహేణాం నఖ నిర్భిన్నం ఆత్మానమేవ నిరతిం నిరవదయతే కృష్ణాకూటా దక్షిణా సమృద్ధ్యై ఆగ్నేయమష్టాకపాలగుం సేనామ్యో గృహే సేనామేవాస్య సగ్గశ్యతే హిరణ్యం దక్షిణా సమృద్ధ్యై వారుణం దశకపాలగుం సూతస్య గృహే వరుణసవమేవావరుంధే మహానిరష్టో దక్షిణా సమృద్ధ్యై మారుతగుం సప్తకపాలం రావణ్యో గృహే అన్నం వై మరుతః అన్నమేవావరుంధే ప్రశ్నిర్దక్షిణా సమృద్ధ్యై సావిత్రం ద్వాదశకపాలం క్షత్రుర్గృహే ప్రసూత్యై ఉపధ్వస్తో దక్షిణా సమృద్ధే ఆశ్రంగిత పాలకం సంగ్రహేతుర్గృహే అశ్వినౌ వై దేవానాం భిషజౌ తాభ్యామేవాస్మై భేషజం కరోతి సవాక్యౌ దక్షిణా సమృద్ధే ఔష్ణ్యం చరం భాగదుఘస్య గృహే అన్నం వై పూషా అన్నమేవావరుంధే శ్యామో దక్షిణా సమృద్ధే రౌద్రంగా వేధుకం చరుమక్షావాపస్య గృహే అంతటగేవ రుద్రం నిరపదయతే సఫల ఉద్వారో దక్షిణా సమృద్ధే ద్వాదశయుతాని హవీగుంషి భవంతే ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరేణైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమేవ భవతి యన్న ప్రతి నిర్వపేత్ రత్నిన ఆశిషో వరుంధీరన్ ప్రతి నిర్వపతి ఇంద్రాయ సుత్రాంనే పురోడాశనేకాదశకపాలం ఇంద్రాయాగం హోమచే ఆశిష ఏవావరుంధే అయన్నో రాజా వృత్రః రాజా భూత్వా వృత్రం బధ్యాదిత్యాః ఆశిషమేవైతామాశాస్తే మైత్రాబారహస్పత్యం భవతి శ్వేతాదే శ్వేతవత్సాయే దుగ్ధే బార్హస్పత్యే మైత్రమపి దధాతి బ్రహ్మచైవాస్మై క్షత్రం చ సమేచే దధాతి అథో బ్రహ్మన్నేవ క్షత్రం ప్రతిష్టాపయతి బార్హస్పత్యే నపూర్వేణ ప్రచరతి ముఖత ఏవాస్మై బ్రహ్మ సగ్గిష్యతి అథో బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి స్వయం కృతావేదిర్భవతి స్వయం దినం బర్హిః స్వయం కృత యుద్ధ్మః అనభిజితస్యాభిజిత్యై తస్మాద్రాజ్ఞామరణ్యమభిజితం సైవ శ్వేతా శ్వేతవత్సా దక్షిణా సమృద్ధ్యై దేవసువామేతాని హవేగంషి భవంతి ఏతావంతో మై దేవానాగం సవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనగం సువంతే అగ్నిరేవైనం గృహపతీనాగం సువతే సోమో వనస్పతీనాం రుద్రః పశూనాం బృహస్పతిర్వాచాం ఇంద్రో జ్యేష్ఠానాం మిత్రః సత్యానాం వరుణో ధర్మపతీనాం ఏతదేవ సర్వం భవతి సమితాత్వా ప్రసవానాగం సువతామితి హస్తం గృహ్ణాది ప్రసోక్యై ే దేవాదేవసుపస్థేత్యాహ యథాయజురేవైతత్ మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ ఆశిషమేవీతామాశాస్తే ఏషమో భరతా రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగుం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ప్రతిత్యన్నామ రాజ్యమధాయేత్యాహ రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాతి స్వాంతనువం వరుణో అశిశ్రేదిత్యాహ వరుణసవమేవావరుంధే శుచేర్మిత్రస్య వ్రత్యా అభూమేత్యాహ శుచిమేవైనం వ్రత్యం కరోతి అమన్మహిమహతరుతస్య నామేత్యాహ మనర ఏవైనం సర్వే భ్రాతవరుణస్యాభూవన్నిత్యాహ సర్వభ్రాతమేవైనం కరోతి ఇమిత్రయే వైరరాతిమతారేదిత్యాహ అరాతిమేవైనం తారయతి అశోషుదంతయజ్ఞజారుతే నేత్యాహ స్వదయత్యేవైనం వ్యక్తితో జరిమాణం న ఆననిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి ద్వాభ్యాం విమృష్టే ద్విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై అగ్నేశోమీయస్య చైకాదశకపాలస్య దేవసువాంచ హవిషామగ్నయే స్విష్టకృతే సమవద్యతి దేవతాభిరేవైనం భజతః పరిగృహ్ణాతి విష్ణుక్రమాన్ రమతే విష్ణురేవ భూత్వేమాం లోకానభిజయతి అర్థేతస్థేతి జుహోతి ఆహుత్యైవైనా నిష్క్రీయ గృహ్ణాతి అథో హవిష్కృతానామేవాభిగృహానాం గృహ్ణాతి వహంతీనాం గృహ్ణాతి ఏతావా అపాగం రాష్ట్రం రాష్ట్రమేవాస్మై గృహ్ణాతి అథో శ్రియమేవైనమభివహంతి అపాంపతిరసీత్యాహ మిథునమేవాకః వృషా స్యూర్మిరిత్యాహ ఊర్మిమంతమేవైనం కరోతి వృషసేదోసీత్యాహ సేనామేవాస్య సద్విష్యతి ప్రజక్షితస్థేత్యాహ ఏతావా అపాం విషః విషమేవాస్మై పర్యోహతి మరుతామోజస్థేత్యాహ అన్నం వై మరుతః అన్నమేవావరుంధే సూర్యవర్చసస్థేత్యాహ రాష్ట్రమేవ వర్చస్యకః సూర్యత్వచసస్థేత్యాహ సత్యం వా ఏతత్ యద్వర్షతి అనృతం యదాతపతి వర్షతి సత్యానృతే ఏవావరుంధే నైరగం సత్యానృతే ఉయతే హిగ్రస్తః య ఏవం వేద మాందాస్థేత్యాహ రాష్ట్రమేవ బ్రహ్మవర్చస్యకః పాశాస్థేత్యాహ రాష్ట్రమేవ పశ్యకః శక్వరీస్థేత్యాహ పశవో వై శక్వరీః పశోదేవావరుంధే విశ్వభృతస్థేత్యాహ రాష్ట్రమేవ పయస్యకః జనభృతస్థేత్యాహ రాష్ట్రమేవేంద్రిగావ్యకః అగ్నేస్తేజస్యాస్థేత్యాహ రాష్ట్రమేవ తేజస్యకః అపామోషధీనాగుంరసస్థేత్యాహ రాష్ట్రమేవ మధవ్యమకః సారస్వతం గ్రహం గృహ్ణాతి ఏషా వా అపాం పృష్ఠం యత్ సరస్వతీ పృష్ఠమేవైనగం సమానానాం కరోతి షోడశభిర్గృహ్ణాతి షోడశకలో వై పురుషః యావానేవ పురుషః తస్మిన్ దీర్యం దధాతి షోడశభిర్జుహోతి షోడశభిర్గృహ్ణాతి ద్వాత్రిగం షట్సంపద్యంతే ద్వాత్రిగం షదక్షరానుష్టుక్ వాగనుష్టుక్ సర్వాణి ఛందాగుంసి వాచైవైనగుం సర్వేభిశ్చందోభిరభిషించతి దేవీరాపః సంమధుమతేర్మధుమతేభిః సృజ్యధ్వమిత్యాహ బ్రహ్మణైవైనాః సగం సృజతి అనాధృష్టాస్యేదతేత్యాహ బ్రహ్మణైవైనాః సాదయతి అంతరాహోదుష్టధిష్ణియం బ్రాహ్మణాచ్ఛగుంసినశ్చ సాదయతి ఆగ్నేయో వై హోతా ఐంద్రో బ్రాహ్మణాచ్ఛగుంసి తేజసా చైవేంద్రియేణ చోభయతో రాష్ట్రం పరిగృహ్ణాతి హిరణ్యేనోత్పునాతి ఆహుత్యై పవిత్రాభ్యాముత్పునంతి వ్యావృత్తై శతమానం భవతి సదాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అనిభ్రష్టమసీత్యాహ అనిభ్రష్టగ్రహ్యేతత్ వాచో బంధురిత్యాహ వాచో హ్యేష బంధుః తపోజాయిత్యాహ తపోజా హ్యేతత్ సోమస్య దాత్రమసీత్యాహ సోమస్య హ్యేతద్దాత్రం శుక్రావః శుక్రేణోత్పునామీత్యాహ శుక్రాహ్యావః శుక్రగుం హిరణ్యం చంద్రాశ్చంద్రేణేత్యాహ చంద్రాహ్యావః చంద్రగుం హిరణ్యం అమృతా అమృతేనేత్యాహ అమృతాహ్యావః అమృతగుం హిరణ్యం స్వాహా రాజసూజాయేత్యాహ రాజసూజాయ హ్యేనా ఉత్పునాతి సథమాదోద్యుమ్నగేనోర్జరేతా ఇది వారుణ్యర్చా గృహ్ణాతి వరుణసవమేవావరుంధే ఏకజా గృహ్ణాతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి క్షత్రస్యోల్పమసి క్షత్రస్య యోనివసీతి తార్క్యం చోష్ణేషం చ ప్రయచ్చతి స యోనిత్వాయ ఏకశతేన దర్భపుంజీలైః పవయతి శతాయుర్వే పురుషః శతవీర్యః ఆత్మైకశతః యావానేవ పురుషః తస్మిన్ దీర్ఘ్యం దధాతి దర్ధ్యాశయతి ఇంద్రియమేవావరుంధే ఉదుంబరమాశయతి అన్నాద్యస్యావరుద్ధై సష్పాణ్యాశయతి స్వరాబలిమేవైనం కరోతి ఆవిద ఏతా భవంతి ఆవిదమేవైనం గమయంతి అగ్నిరేవైనంగార్హపత్యేనావతి ఇంద్ర ఇంద్రియేణ పూషా పశుభిః నిత్రావరుణోత్ప్రాణాపానాభ్యా ఇంద్రో భృత్రాయమజ్రముదయచ్చత్ స దివమలిఖత్ సోర్యమ్నః పంథా అభవత్ సావిన్నే ద్యావా పృథివీ ధృతవ్రతే ద్యావా పృథివీ ఉపాధావత్ స ఆభ్యామేవ ప్రసూత ఇంద్రో వృత్రాయ వజ్రం ప్రాహరత్ ఆవిన్నే ద్యావా పృథివీ ధృతవ్రతే ఇతి యదాహ ఆభ్యామేవ ప్రసూతో యజమానో వజ్రం భ్రాతృవ్యాయ ప్రహరతి ఆవిన్నా దేవ్యజతిర్విశ్వరూపీత్యాహ ఇయం వై దేవ్యజతిర్విశ్వరూపీ అస్యామేవ ప్రతిష్ఠతి ఆవిన్నోయమసా వాష్యాయణస్యాం విశ్వస్మిన్ రాష్ట్ర ఇత్యాహ విశైవైనకం రాష్ట్రేణ సమర్థయతి మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే ఏషవో భరతా రాజా సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణా ప్రతిద్రస్య వజ్రో శివాత్రఘ్న ఇతి ధనుః ప్రయచ్చతి విజిత్యై శత్రుబాధనాశ్చేతేషు శత్రూనేవాస్య బాధంతే పాతమా ప్రత్యంచం పాతమా త్రియంచ మన్వంచం మా పాతేత్యాహ తిస్రో వేషరవ్యాహ ప్రతీచేతిరస్య నూచీ తాభ్య ఏవైనం పాంతి దిగ్భ్యో మా పాతేత్యాహ దిగ్భ్యేవైనం పాంతి విశ్వాభ్యో మా నాష్ట్రాభ్యః పాతేత్యాహ అపరిమితా దేవైనం పాంతి హిరణ్యవర్ణాముషసాం విరోక ఇతి త్రిష్టుభా బాహూ ఉద్గృహ్ణాతి ఇంద్రియం వై వీర్యం త్రిష్టుక ఇంద్రియమేవ వీర్యముపరిష్టాదాత్మన్ ధత్తే దిశోద్యాస్థాపయతి దిశామభిజిత్యై యదను ప్రక్రామేత్ అభిదిశో జయేత్ ఉత్తమాద్యేత్ మనసా న ప్రక్రామతి అభిదిశో జయతి నోన్మాద్యతి సమిధమాతిష్ఠేత్యాహ తేజ ఏవావరుంధే ఉగ్రామాతిష్ఠేత్యాహ ఇంద్రియమేవావరుంధే విలాజమాతిష్ఠేత్యాహ అన్నాద్యమేవావరుంధే ఉదీచీమాతిష్ఠేత్యాహ పశూనేవావరుంధే ఊర్ధ్వామాతిష్ఠేత్యాహ సువర్గమేవ లోకమభిజయతి అనుజ్జిహీతే సువర్గస్య లోకస్య సమష్ట్యై మారుత ఏష భవతి అన్నం వై మరుతః అన్నమేవావరుంధే ఏక వింశతి కపాలో భవతి ప్రతిష్ఠిత్యై యోరణ్యేను వాక్యో గణః తమ్ మధ్యత ఉపదధాతి గ్రామ్యైరేవ పశుభిరారణ్యాన్ పశూన్ పరిగృహ్ణాతి తస్మాగ్రామ్యైః పశుభిరారణ్యాః పశవః పరిగృహీతాః పృథివ్యైన్యః అభ్యశిక్ష్యత స రాష్ట్రం నాభవత్ స ఏతాని పార్థాన్యపశ్యత్ తాన్యజుహోత్ తైర్వై స రాష్ట్రమభవత్ యత్ పార్థాని జుహోతి రాష్ట్రమేవ భవతి బార్హస్పత్యం పూర్వేషాముత్తమం భవతి ఐంద్రముత్తరేషాం ప్రసమం బ్రహ్మచైవాస్మై క్షత్రం చ సమీచీ దధాతి అథో బ్రహ్మన్నేవ క్షత్రం ప్రతిష్టాపయతి షట్ పురస్తాదభిషేకస్య జుహోతి షడుపరిష్టాత్ ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరః ఖలు వై దేవానాం పోః దేవానామేవ పురం మధ్యతో వ్యవసత్పతి తస్య న కుతశ్చ నోపాభ్యాధో భవతి భూతానామవేష్టీర్జుహోతి అత్రాత్ర వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తత ఏవైనమవయజతే తస్మాద్రాజసూయేన జానః సర్వమాయురేతి సర్వే హ్యస్య మృత్యవో వేష్టాః తస్మాద్రాజసూయేనే జానో నాభిచరితవై ప్రత్యగేనమభిచారస్తృణుతే సోమస్య త్విషిరసితవేవ మే త్విషిర్భూయాదితి శార్దూల చర్మోపస్తృణాది యైవ సో మే త్విషిః యాశార్దూలే తామేవావరుంధే మృత్యోర్వా ఏష వర్ణః యచ్ఛార్దూలః అమృతం హిరణ్యం అమృతమసి మృత్యోర్మా పాహేతు హిరణ్యముపాస్యతి అమృతమేవ మృత్యోరంతర్ధత్తే శతమానం భవతి సతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి దిద్యోన్మా పాహేత్యుపరిష్టాదధి దధాతి భయత ఏవాస్మై శర్మ దధాతి అవేష్టాదంతశోకా ఇది క్లీబగం శీసేన విధ్యతి దంతశోకానేవాజతే తస్మాత్ క్లీబం దంతశోకాదగం శుకాః నిరస్తం నముచేశిర ఇతి లోహితాయ సన్నిరస్యతి ఆత్మానమేవ నముచిన్నిరవదయతే ప్రాణ ఆత్మనః పూర్వే భిషజ్యా ఇత్యాహుః సోమో రాజా వరుణః దేవాధర్మ సుమశ్చయే తేతే వాచకం సువంతాం తేతే ప్రాణగం సువంతామిత్యాహ ప్రాణానేవాత్మనః పూర్వానభిషించతి యద్బ్రూయాత్ అగ్నేస్త్వా తేజసా విషించామేతి తేజస్యేవ స్యాత్ దుశ్చర్మాదు భవేత్ సోమస్య త్వాద్యుమ్నేనాభిషించామేత్యాహ సౌమ్యో వై దేవతయా పురుషః స్వయమేవం దేవతయాభిషించతి అగ్నేస్తేజసేత్యాహ తేజ ఏవాస్మిన్ దధాతి సూర్యస్య వర్చసేత్యాహ వర్చ ఏవాస్మిన్ దధాతి ఇంద్రస్యేంద్రియేణేత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దధాతి మిత్రావరుణయోర్వీర్యేణేత్యాహ వీర్యమేవాస్మిన్ దధాతి మరుతామోజసేత్యాహ ఓజ ఏవాస్మిన్ దధాతి క్షత్రాణాం క్షత్రపతిరసేత్యాహ క్షత్రాణామేవైనం క్షత్రపతిం కరోతి అతిదివస్ పాహేత్యాహ అత్యన్యాన్ పాహేతి వావైతదాహ సమావృత్రం ధరాగుదీచేరిత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధ్రువమకః ఉచ్ఛేషణేన జుహోతి ఉచ్ఛేషణభాగో వై రుద్రః భాగధేయేనైవ రుద్రం నిరవదయతే ఉదం పరేత్యాగ్నేధ్రే జుహోతి ఏషా వై రుద్రస్య జగ స్వాయామేవ దిశి రుద్రం నిరవదయతే రుద్రయత్తే క్రయీపరన్నామేత్యాహ యద్వాస్య క్రయీపరన్నామ తేన వా ఏష హినస్తి యగం హినస్తి తేనైవైనగం సహ శమయతి తస్మై హుతమసి యమేష్టమసీత్యాహ యమాదేవాస్య మృత్యుమవయజతే ప్రజాపతేన త్వదేతాన్యన్యగిజితస్యే గృహే జుహుయాత్ యాం కామయేత రాష్ట్రమస్యై ప్రజా స్యాదితి రాష్ట్రమేవాస్యై ప్రజా భవతి పర్ణమయేనాధ్వర్యురభిషించతి బ్రహ్మవర్చసమేవాస్మిన్ ద్విషిన్ దధాతి ఔదుంబరేణ రాజన్యః ఊర్జమేవాస్మిన్నన్నాద్యం దధాతి ఆశ్వత్థేన వైశ్యః విషమేవాస్మిన్ పుష్టిం దధాతి నయ్యగ్రోధేన జన్యః మిత్రాణ్యేవాస్మై కల్పయతి అథో ప్రతిష్ఠిత్యై ఇంద్రస్య వజ్రోసి మాత్రఘ్న ఇతి రథముపావహరతి విజిత్యై మిత్రావరుణయోస్త్వా ప్రశాస్త్రోః ప్రశిషాయునజ్మీత్యాహ బ్రహ్మణైవైనం దేవతాభ్యాం యునక్తి ప్రష్టివాహినం యునక్తి ప్రష్టివాహే వై దేవరథః దేవరథమేవాస్మై యునక్తి త్రయోశ్వా భవంతి రథశ్చతుర్థః ద్వౌ సౌ జ్యేష్ఠసారథీ షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనం యునక్తి విష్ణుక్రమాన్ రమతే విష్ణురేవ భూత్వే మాన్ లోకానభిజయతి యః క్షత్రియః ప్రతిహితః సోన్వారభతే రాష్ట్రమేవ భవతి త్రిష్టుభాన్వారభతే ఇంద్రియం వై త్రిష్టుక్ ఇంద్రియమేవ యజమానే దధాతి మరుతాం ప్రసవే చేషమిత్యాహ మరుద్భిరేవ ప్రసూత ఉజ్జయతి ఆప్తం మనగిత్యాహ యదేవ మనసైప్సేత్ తదాప రాజన్యం జినాతి అనాక్రాంత ఏవాక్రమతే ఇవా ఏష ఇంద్రియేణ వీర్యేణర్ధ్యతే యో రాజన్యం జినాతి సమహమింద్రియేణ వీర్యేణేత్యాహ ఇంద్రియమేవ వీర్యమాత్మన్ ధత్తే పశూనాం మన్యురసితమేవ మే మన్యుర్భూయాదితి వారాహీ ఉపానహాముపముంచతే పశూనాం వా ఏష మన్యః యద్వరాహ తేనైవ పశూనాం మన్యుమాత్మన్ ధత్తే అధివా ఇయగం శుశుబాణం కామయతే తస్యేశ్వరేంద్రియం వీర్యమాదాతోః వారాహీ ఉపానహాముపముంచతే అస్యా ఏవాంతర్ధత్తే ఇంద్రియస్య వీర్యస్యానాత్యై నమో మాత్రే పృథివ్యాహిగుంసాయై యదస్యాయురస్యాయుర్మేధేహేత్యాహ ఆయురేవాత్మన్ ధత్తే ఊర్జస్యోర్జం మేధేహేత్యాహ ఊర్జమేవాత్మన్ ధత్తే యుంగ శివర్చో శివర్చో మయిధేహీత్యాహ వర్చ ఏవాత్మన్ ధత్తే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయురోర్జం వర్చో దధాతి రథమిమోచనీయాయుహోతి ప్రతిష్ఠిత్యై త్రయోశ్వా భవంతి రథశ్చతుర్థః తస్మాచ్చతుర్జుహోతి యదుభౌ సహావతిష్ఠేతాం సమానం లోకమిజాతాం సహసంగ్రహేత్రారథవాహనే రథమాదధాతి స్వర్గాదేవేనం లోకాదంతర్దధాతి హంసశ్రుజిషదిత్యాదధాతి బ్రహ్మణేవైనముపాపహరతి బ్రహ్మణా దధాతి అతిఛందసా దధాతి అతిఛందా వై సర్వాణి ఛందాగుంసి సర్వేభిరేవైనం ఛందోభిరాదధాతి వష్మవా ఏషా ఛందసాం యదతిఛందాః యదతిఛందసా దధాతి వష్మైవైనకం సమానానాం కరోతి మిత్రోసి వరుణోసేత్యాహ మైత్రం వా అహః వారుణీ రాత్రిః అహోరాత్రాభ్యామేవైనముపావహరతి మిత్రోసి వరుణోసేత్యాహ మైత్రో వై దక్షిణః వారుణః సవ్యః ఐశ్వదేవ్యామిక్షాః స్వమేవైనౌ భాగధేయముపావహరతి సమహం విశ్వైర్దేవైరిత్యాహ వైశ్వదేవ్యో వై ప్రజాః తా ఏవాద్యాః కురుతే క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసేత్యధీవాసమాస్తృణాతి స యోనిత్వాయ శ్యోనావాసీద సుషదామాసీదేత్యాహ యథా యజురేవైతత్ మా త్వాహిగుంసేన్మాహిగుంసేదిత్యాహాహిగుంసాయై నిషసాదధృతవ్రతో వరుణః పశ్చాస్వసామ్రాజ్యాయ సుక్రతునిత్యాహ సామ్రాజ్యమేవైనకం సుక్రతం కరోతి బ్రహ్మాగం రాజన్ బ్రహ్మాసి సవితాసి సత్యసవగిత్యాహ సవితారమేవైనకం సత్యసవం కరోతి బ్రహ్మా రాజన్ బ్రహ్మాసేంద్రోసి సత్యోజాహ ఇంద్రమేవైనకం సత్యోజ సంకరోతి బ్రహ్మాగం రాజన్ బ్రహ్మాసి మిత్రోసి సుషేవ ఇత్యాహ నిద్రమేవైనకం సుషేవం కరోతి బ్రహ్మాగం రాజన్ బ్రహ్మాసి వరుణోసి సత్యధర్మేత్యాహ వరుణమేవైనకం సత్యధర్మాణం కరోతి సవితాసి సత్యసవగిత్యాహ గాయత్రీమేవైతేనాభివ్యాహరతి ఇంద్రోసి సత్యోజాయిత్యాహ త్రిష్టుభమేవైతేనాభివ్యాహరతి మిత్రోసి సుషేవరిత్యాహ జగతీమేవైతేనాభివ్యాహరతి సత్యమేతా దేవతాః సత్యమేతాని ఛందాగుంసి సత్యమేవావరుంధే వరుణోసి సత్యధర్మేత్యాహ అనుష్టుభమేవైతేనాభివ్యాహరతి సత్యానృతే వా అనుష్టుభ సత్యానృతే వరుణః సత్యానృతే ఏవావరుంధే నైనకం సత్యానృతే ఉదితే హిగ్రస్తః యేవం వేద ఇంద్రస్య వజ్రో శివార్త్రఘ్న ఇతి స్థ్యం ప్రయచ్చతి వజ్రో వై స్థ్యః వజ్రేణైవాస్మా అవర పరగుం రంధయతి ఏవగుం హి తచ్ఛ్రేయః యదస్మా ఏతేరధ్యేయుః దిశోధ్యయగుం రాజా భోదితి పంచాక్షాన్ ప్రయచ్చతి ఏతే వై సర్వేయాః అపరాజాయినమే వైరం కరోతి ఓదనముద్బ్రువతే పరమేష్ఠీవా ఏషః యదోదనః పరమామే వైనగ్యశ్రియం గమయతి సుశ్లోకా. శోనశేపమాఖ్యాపయత్ వరుణపాశాదేవైనం ముంచతి పరశ్శతం భవతి సదాయుః పురుషః సతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మారుతస్య చైక విగుంసతి కపాలస్య వైశ్వదేవ్యై సమిక్షాయ అగ్నయే శ్రేష్ఠకృతే సమవద్యతి దేవతాభిరేవైనం భయతః పరిగృహ్ణాతి అపాన్నత్రే స్వాహోర్జోనత్రే స్వాహాగ్నయే గృహపతయే స్వాహేతి తిస్ర ఆహుతేర్జుహోతి ప్రజమే లోకాః ఏష్వేవ లోకేషు ప్రతిష్ఠతి. ఓం ఇతి ప్రథమాష్టకే సప్తమ ప్రశ్నః సమాప్తః. అత ప్రథమాష్టకే అష్టమ ప్రశ్న ప్రారంభ. వరుణస్య శుశువాణస్య దశహేంద్రియం వీర్యం పరాపతత్ తత్సగం సద్భిరణ సమసర్పత్ తత్సగం సృపాగం సగం శ్రుత్వం అగ్నినా దేవేన ప్రథమే హన్నను ప్రాయుంత సరస్వత్యా ఆచా ద్వితీయే సవిత్రా ప్రసరేణ తృతీయే ఓష్ణా పశుభిశ్చతుర్థే బృహస్పతినా బ్రహ్మణా పంచమే ఇంద్రేణ దేవేన షష్ఠే వరుణేన స్వయా దేవతయా సప్తమే సోమే నరాజ్ఞాష్టమే త్వష్ట్రారూపేణ నవమే విష్ణునా యజ్ఞేనాప్నోత్ యత్సగుం సృపో భవంతి ఇంద్రియమేవ తద్వీర్యం యజమాన ఆప్నోతి పూర్వా పూర్వా వేదిర్భవతి ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై పురస్తాదుపసదాగం సౌమ్యేన ప్రచరతి సోమో వైరేతోధాః రేత ఏవ తద్దధాతి అంతరాత్వాష్ట్రేణ రేత ఏవ హితం త్వష్టారూపాణి వికరోతి ఉపరిష్టాద్వైష్ణవేన యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి జామివా ఏతత్కుర్వంతి యత్సద్యో దీక్షయంతి సద్యః సోమం క్రీణంతి పుండరిస్రజాం ప్రయచ్చత్యజామిత్వాయ అంగిరసస్సువర్గం లోకం యంతః అప్సుదీక్షా తపసి ప్రావేశయన్ తత్పుండరీకమభవత్ యత్పుండరిస్రజాం ప్రయచ్చతి సాక్షాదేవ దీక్షా తపసి అవరుంధే దశభిర్వత్సతరైః సోమం క్రీణాతి సాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే పుష్కరాభవం దిశేంద్రత్వాయ దశపేయో భవతి అన్నాద్యస్యావరుద్ధి శతం బ్రాహ్మణాః పిబంతి శరాజ పురుషశ్రేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సప్తదశగ్విస్తోత్రం భవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ప్రాకాశావద్ధర్యవే దదాతి ప్రకాశమేవైనం గమయతి స్రయముద్గాత్రే దేవాస్మై వాసయతి రుక్మగుంహోత్రే ఆదిత్యమేవాస్మా ఉన్నయతి అశ్వం ప్రస్తోతృప్రతిహర్తృభ్యా ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతేరాప్యై ద్వాదశ పష్ఠోహేర్బ్రహ్మణే ఆయురేవరుంధే దశామైత్రావరుణాయ రాష్ట్రమేవ అశ్యకః ఋషభం బ్రాహ్మణాచ్ఛంసినే రాష్ట్రమేవేంద్రియావ్యకః వాసహీనేష్టాపోతృభ్యాం అవిత్రే ఏవాస్యైతే స్థూరయవాచితమక్షావాకాయ అంతరగేవ వరుణమవగజతే అనడ్వాహమగ్నిధే వన్నిర్వా అనడ్వాన్ వన్నిరగ్నీత్ వన్నినైవ వన్నియజ్ఞస్యావరుంధే ఇంద్రస్య సుషుమానస్య త్రేధేంద్రియం వీర్యం పరావదత్ భృగుస్తృతీయమభవత్ శ్రాయంతీయం తృతీయం సరస్వతీ తృతీయం భార్గవో హోతా భవతి శ్రాయంతీయం బ్రహ్మసామం భవతి పారవంతీయమగ్నిష్టోమసామం సారస్వతీ రవో గృహ్ణాతి ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై శ్రాయంతీయం బ్రహ్మసామం భవతి ఇంద్రియమేవాస్మిన్ వీర్యగ్శ్రయతి పారవంతీయమగ్నిష్టోమసామం ఇంద్రియమేవాస్మిన్ దీర్ఘం వారయతి ఈశ్వరో వా ఏష దిశోనోన్మదితో ఎందిశో నవ్యాస్థాపయంతి దిశామవేష్టయో భవంతి దిక్షేవ ప్రతిష్ఠత్యనున్మాదాయ పంచదేవతా యజతి పంచదిశః దిక్షేవ ప్రతిష్ఠతి హరిషో హరిష ఇష్ట్వాబారహస్పత్యమభిఘారయతి యజమానదేవత్యో వై బృహస్పతిః యజమానమేవ తేజసా సమర్థయతి ఆదిత్యాం మల్హాం గర్భిణీమాలభతే మారుతేం వృష్ణిం పష్ఠౌహీం ఇశం చైవాస్మై రాష్ట్రం చ సమీచే దధాతి ఆదిత్యజా పూర్వజా ప్రచరతి మారుత్యోత్తరయా రాష్ట్ర ఏవ విషమనుబధ్నాతి ఉచ్చైరాదిత్యా ఆశ్రావయతి ఉపాగంశు మారుత్యై తస్మాద్రాష్ట్రం విషమతి వదతి గర్భిణ్యాదిత్యా భవతి ఇంద్రియం వై గర్భః రాష్ట్రమేవేంద్రియావ్యకః అగర్భా మారుతి వేద్వై మరుతః విషమేవ నిరింద్రియామకః దేవాసురాస్యక్తా ఆసన్ తే దేవా అశ్వినాః పూషన్ వాచః సత్యగం సన్నిధాయ అనృతేనాసురా నభ్యభవన్ తేష్భ్యాం పూష్ణే పురోడాశం ద్వాదశకపాలం నిరవపన్ తతో వైతే వాచః సత్యమవారుంధత అదశ్విభ్యాం పూష్ణే పురోడాశం ద్వాదశకపాలం నిర్వపతి అనృతేనైవ భ్రాతృవ్యానభిభూయ వాచః సత్యమవరుంధే సరస్వతే సత్యవాచే చరుం పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాతి సవిత్రే సత్యప్రసమాజ పురోడాశం ద్వాదశకపాలం ప్రసోత్తి దూతాన్ ప్రహిణాతి ఆవిద ఏతా భవంతి ఆవిదమేవైనం గమయంతి అథో దూతేభ్య ఏవ న ఛిద్యతే విసర్ధన్వగం శుష్కహృదిర్దక్షిణా సమృద్ధి ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి తస్మాచ్ఛిశిరే కురు పంచాలా ప్రాంచోయాంతి సౌమ్యం చరం స్మాత్మసంతం వ్యవసాయాదయంతి సావిత్రం ద్వాదశకపాలం తస్మాత్ పురస్తాద్యవానాగం సవిత్రావిరుంధతే బాలహస్పత్యం చరం సవిత్రైవ విరుధ్య బ్రహ్మణాయ బాణాదధతే త్వాష్ట్రమష్టాకపాలం రూపాణ్యేవతేన కుర్వతే వైశ్వానరం ద్వాదశకపాలం తస్మాజఘన్యేనైదాఘే ప్రత్యంచః కురు పంచాలాయాంతి సారస్వతం చరుణ్యర్భవతి తస్మాత్ ప్రావృషి సర్వా వాచో వదంతి ఔష్ణేన వ్యవస్యంతి మైత్రేణ కృషంతే వారుణేన విధృతాసతే క్షేత్రపత్యేన వాచయంతే ఆదిత్యేనాదధతే మాసి మాస్యేతాని హవేగుంషి నిరుప్యాణీత్యాహుః తేనైవ తోంత్రయంత ఇతి అథో ఖల్వాహుః కస్సంవత్సరం జీవిష్యతీతి షడేవ పూర్వేద్యుర్నిరుప్యాణి షడుత్తరేద్యుః తేనైవ తోంత్రయంతే దక్షిణారథవాహనవాహః పూర్వేషాం దక్షిణ ఉత్తర ఉత్తరేషాం సంవత్సరస్యైవాంతో యునక్తి స్వర్గస్య లోకస్య సమష్టే ఇంద్రస్య సుషువాణస్య దశేంద్రియం వీర్యం పరావతత్ సగత్ ప్రథమం నిరష్ఠీవత్ తత్పరమభవత్ యద్వితీయం తద్వజరం యత్తృతీయం తత్కర్కంధో యన్నస్తః స శ్రీబ్రహ్మ యదక్ష్యోః సశార్దూలః యత్కర్ణయోః స వృకః య ఊర్ధ్వః స సోమః సావాచీ సాసురా త్రయాః సక్తవో భవంతి ఇంద్రియస్యావరుద్ధ్యై త్రయాణి లోమాని ఋషిమేవావరుంధే త్రయోగ్రహాః వీర్యమేవావరుంధే నామ్నాదశమీ నవమీ పురుషే ప్రాణాః నాభిర్దశమీ ప్రాణా ఇంద్రియం వీర్యం ప్రాణానేవేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ధత్తే శీసేన క్లీవాచ్ఛష్పాణి క్రీణాతి న వా ఏతదయో న హిరణ్యం యత్శీషం న స్త్రీ న పుమానే య క్లీవః న సోమో న సురా యత్సోత్రామణి సమృద్ధ్యై స్వాద్యేన్ ద్వా స్వాదునేత్యాహ సోమమేవేనాం కరోతి సోమాస్యశ్వభ్యాం పక్ష్యస్వ సరస్వత్యే పక్ష్యస్వేంద్రాయ సుత్రామ్నే పక్ష్యస్వేత్యాహ ఏతాభ్యోహ్యేషా దేవతాభ్యః పచ్యతే తిస్రస్రం సృష్టా వసతి తిస్రో హి రాత్రేః క్రీతః సోమో వసతి పునాదు తే పరిశ్రుతమితి యజుషా పునాది వ్యావృత్యై పవిత్రేణ పునాది పవిత్రేణ హి సోమం పునంతి వారేణ శశ్వతాతనేత్యాహ వారేణ హి సోమం పునంతి వాయుఃపూతః పవిత్రేణేతి నైతజా పునీయాత్ విరుద్ధాహ్యేషా అతిపవితస్యైతజా పునీయాత్ పూలిదంగేత్యనిరుక్తయా ప్రజాపత్యయా గృహ్ణాతి అనిరుక్తః ప్రజాపతిః ప్రజాపతేరాత్యై ఏకజర్చా గృహ్ణాతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి ఆశ్వినం ధూమ్రమా లభతే అశ్వినౌ వై దేవానాం భిషజౌ తాభ్యామేవాస్మై భేషజం కరోతి సారస్వతం మేషం వాగ్వై సరస్వతీ వాచైవైనం భిషజ్యతి ఐంద్రమృషభగుంసేంద్రత్వాయ యత్త్రిషయోపేష్వాలభేత బహిర్ధాస్మాదింద్రియం వీర్యం దధ్యాత్ భ్రాతృవ్యమస్మై జనయేత్ ఏకయోప ఆలభతే ఏకథైవాస్మిన్నింద్రియం వీర్యం దధాతి నాస్మై భ్రాతృవ్యం జనయతి నైకేషాం వశూనాం పురోడాశా భవంతి గ్రహపురోడాశా హ్యేతే యుగం సురామమశ్వినేతి సర్వదేవత్యేజాజ్యానువాక్యే భవతః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి బ్రాహ్మణం పరిక్రీణీయాదుచ్ఛేషణస్య పాతారం బ్రాహ్మణో హ్యాహుత్యా ఉచ్ఛేషణస్య పాతా యది బ్రాహ్మణం న విందేత్ వల్మీకవపాజామవనయేత్ సైవ తతః ప్రాయశ్చిత్తిః యద్వై సోత్రామణ్యేభ్యుర్ధం తదస్యై సమృద్ధం నానాదేవత్యాః పశవశ్చ పురోడాశాస్త భవంతి సమృద్ధ్యై ఐంద్రః పశూనాముత్తమో భవతి ఐంద్రః పురోడాశానాం ప్రథమః ఇంద్రియే ఏవాస్మై సమీచీ దధాతి పురస్తాదనో యాజానాం పురోడాశైః ప్రచరతి పశవో వై పురోడాశాః పశూనేవావరుంధే ఐంద్రమేకాదశకపాలన్నర్వపది ఇంద్రియమేవావరుంధే సావిత్రం ద్వాదశకపాలం ప్రసూత్యై వారుణం దశకపాలం అంతత ఏవ వరుణమవయజతే బడవా దక్షిణా ఉత వా ఏషాశ్వగుం సూతే ఉతాశ్వతరం ఉత సోమ ఉత సురా యత్సౌత్రామణే సమృద్ధ్యై బార్హస్పత్యం పశుం చతుర్థమతి పవితస్యాలభతే బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవ యజ్ఞస్య వ్యర్థమపి వపది రోడాశవానేష పశుర్భవతి నహ్యేతస్య గ్రహం గృహ్ణంతి సోమ ప్రతీకాః పితరస్తృప్నుతేతి శతా తృణ్ణాయాగం సమవనయతి శతాయుర్పురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి దక్షిణేగ్నౌ జుహోతి పాపవస్య సస్య వ్యావృత్తి హిరణ్యమంతరాధారయతి ఓదామేవైనాం జుహోతి శతమానం భవతి శతాయుఃపురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి యత్రైవ శతాతృణ్ణాం ధారయతి తన్నిదధాది ప్రతిష్ఠిత్యై విక్రేణ వా ఏతస్యేంద్రియం వీర్యం గచ్చతి యజ్ఞం సోమోదిపవతే నిర్ణాయ్యార్జానువాక్యాభిరుపతిష్ఠతే యదేవాస్య పితృరింద్రియం వీర్యం గచ్చతి తదేవావరుంధే తిసృభిరుపతిష్ఠతే తృతీయేవా ఇతో లోకే పితరః కానేవ ప్రీణాది అథోత్రీణి వై యజ్ఞస్యేంద్రియాణి అధ్యర్యురుహోతా బ్రహ్మా త ఉపతిష్ఠంతే యాన్యేవ యజ్ఞస్యేంద్రియాణి తైరేవాస్మై భేషజం కరోతి అగ్నిష్టోమమగ్ర ఆహరతి యజ్ఞముఖం వా అగ్నిష్టోమః యజ్ఞముఖమేవారభ్య సవమాక్రమతే అధైషోభిషేచనీయశ్చతుస్త్రిగుంశపవమానో భవతి త్రయస్త్రిగుంశద్వై దేవతాః తా ఏవాప్నోతి ప్రజాపతిశ్చతుస్త్రిగుంశః తమేవాప్నోతి సగుంశర ఏష స్తోమా నామయథాపూర్వం యద్విషమా స్తోమాః ఏతావానమయజ్ఞః యావాన్ పవమానాః అంతశ్లేషణం త్వా అన్యత్ యస్ సమాః పవమానాః తేనాశగుంశరః తేన యథా పూర్వం ఆత్మనైవాగ్నిష్టోమే నర్ధ్నోతి ఆత్మనా పుణ్యో భవతి ప్రజా వా ఉక్తాని పశవ ఉక్తాని యదుక్షోభవత్యనుసంతత్యై ఉపత్వా జామయోగిరలితి ప్రతిపద్భవతి వాగ్మై వాయుః వాచ ఏవేషోభిషేకః సర్వాసామేవ ప్రజారాగం సూయతే సర్వా ఏనం ప్రజారాజేతి వదంతి ఏతముత్యంతశక్షిపదిత్యాః ఆదిత్యా వై ప్రజాః ప్రజానామేవైతేన సూయతే యంతి వా ఏతే యజ్ఞముఖాత్ ఏ సంభార్యా అక్రన్ యదాహ పవస్వ వాచో అగ్రియ ఇతి తేనైవ యజ్ఞముఖాన్ నయంతి అనుష్టు ప్రథమా భవతి అనుష్టుగుత్తమా వాగ్వా అనుష్టుక్ వాచైవ ప్రయంతి వాచోద్యంతి ఉద్వతీర్భవంతి ఉద్వద్వా అనుష్టుభో రూపం ఆనుష్టుభో రాజన్యః తస్మాదుద్వతీర్భవంతి సౌర్యనుష్టుగుత్తమా భవతి స్వర్గస్య లోకస్య సంతత్యై యో వై సమాదేతి మైనగుం సవ ఉపనమతి యస్సామభ్యేతి ఆదీయాన్ సుషుమాణో భవతి ఏతాని ఖలు మై సామాని యత్పృష్ఠాని యత్పృష్ఠాని భవంతి తైరేవ సవాన్నైతి యాని దేవరాజానాగుం సామాని తైరముష్మిన్ లోకరుధ్నోతి యాని మనుష్య రాజానాగుం సామాని తైరస్మిన్ లోకరుధ్నోతి ఉభయోరేవ లోకయోరుధ్నోతి దేవలోకే చ మనుష్యలోకే చ ఏక విదుంశోభిషేచనీయస్యోత్తమో భవతి ఏకవిపుంశః కేశవపనీయస్య ప్రథమః సప్తదశోదశపేయః విద్వా ఏకవిపుంశః రాష్ట్రగం సప్తదశః ఇస ఏవైతన్మధ్యతోభిషిచ్యతే తస్మాద్వా ఏష విషాం ప్రియః విషో హి మధ్యతోభిషిచ్యతే యద్వా ఏన మదో దిశో నవ్యా స్థాపయంతి తత్స్వర్గం లోకమభ్యారోహతి యది మల్లోకం న ప్రత్యవరోహేత్ అదిజనం వేజాత్ ఉద్వామాద్యేర్ యదేష ప్రతీచీన స్తోమా భవతి ఇమమేవ తేన లోకం ప్రత్యవరోహతి అథో అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠత్యనున్మాదాయ ఇయం వైరజత అసౌ హరిణీ యద్రుక్మో భవతః ఆభ్యామేవైనము భజతః పరిగృహ్ణాతి వరుణస్య వా అభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యం నిరఘ్నం తత్సువర్ణకం హిరణ్యమభవత్ యద్రుక్మమంతర్దధాతి ఇంద్రియస్య వీర్యస్యానిర్ఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యా ఏవైనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యతిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవైనమభ్యతిక్షరంతి అప్రతిష్ఠితో వా ఏష ఇత్యాహుః యో రాజసూయేన యజత ఇతి యదా వా ఏష యేతేన ద్విరాత్రేణ యజత్ అథ ప్రతిష్టా అథ సంవత్సరమాప్నోతి యావంతి సంవత్సరస్యాహోరాత్రాణి తావతీరేతస్య స్తోత్రీయాః అహోరాత్రేష్వేవ ప్రతిష్టతి అగ్నిష్టోమః పూర్వమహర్భవతి అతిరాత్ర ఉత్తరం నానైవాహోరాత్రయోః ప్రతిష్టతి పౌర్ణమాస్యాం పూర్వమహర్భవతి యష్టకాయాముత్తరం నానైవార్ధమాసయోః ప్రతిష్టతి అమావాస్యాయాం పూర్వమహర్భవతి ఉద్ష్ట ఉత్తరం నానైవ మాసయోః ప్రతిష్టతి అథో ఖలు ఏవ సమానపక్షే పుణ్యాహే స్యాతాం తయోః కార్యం ప్రతిష్ఠ్యత్యై అపశవ్యో ద్విరాత్ర ఇత్యాహుః ద్వేహ్యేతే ఛందసి గాయత్రం చ త్రైష్టుభం చ జగతీమంతర్యంతి నేన జగతీ కృతేత్యాహుః ఎదేనాం కృతీరసవనే కుర్వంతీతి యదా వా ఏషా హీనస్యాహద్భజతే సాహ్నస్య వాసవనం అథైవ జగతి కృతా అథ పశవ్యః ద్యుష్టిర్వా ఏష ద్విరాత్రః యదేవం విద్వాన్ విరాత్రేణ యజతే యే వాస్మా ఉచ్ఛతి అథోతమ ఏవాపహతే అగ్నిష్టోమమంతత ఆహరతి అగ్నిః సర్వా దేవతాః దేవతాస్వేవ ప్రతిష్ఠతి హరిః ఓం. ఇతి ప్రథమాష్టకే అష్టమ ప్రత్యసమాప్తః.